భాగవత మహిమ. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. రసజ్ఞులకు భక్తులారా, ఈ భాగవతము వేదమను వృక్షమునకు పండిన పండు వంటిది. శ్రీ శుకదేవుడను చిలుక యొక్క ముఖముతో సంబంధము కలుగుట వలన ఇది పరమానందమయము అమృతముతో పరిపూర్ణమైనది. ఇది మూర్తీభవించిన రసమే అయ్యున్నది. శరీరమున చైతన్యం ఉన్నంత వరకు ఈ దివ్య భగవద్రసమును నిరంతరం మరల మరల పావనమనర్చుచుండు. ఇది భూతలముపై సులభమైనది. యస్యాం వై శ్రూయమానాయాం కృష్ణే పరమపూరుషే భక్తిరుత్పద్యతే పుంసః శోకమోహభయాపహ. భాగవతం యొక్క శ్రవణ మాత్రము చేతనే పురుషోత్తముడైన శ్రీకృష్ణుని ఎడల పరమ ప్రేమమయమగును భక్తి ఉదయించును. దానిచే జీవుని యొక్క శోకము, మోహము, భయము నశించిపోవుచున్నవి. ససంహితాం భాగవతీం కృత్వానుక్రమ్య చాత్మజం శుకమచ్ఛాసయామాస నివృత్తి నిరతం మునిః. వ్యాసులు ఈ భాగవత సంహితను రచించి దానిని పునరావృత్తి గావించి నివృత్తి పరాయణుడకు తన పుత్రుడైన శుకునిచే దానికి అధ్యయనమనర్పజేశాను. గోవర్ధనధర గోవర్ధనధర వృందావనచర వంశీధర జయ శ్రీకృష్ణ నవనీరజధర శ్యామల సుందర పీతాంబరధర శ్రీకృష్ణ. గోవర్ధనధర వృందావనచర వంశీధర జయ శ్రీకృష్ణ నవనీరజధర శ్యామల సుందర పీతాంబరధర శ్రీకృష్ణ. కస్తూరి రంగరంగ దేవకీ వసుదేవముద్ధుతనయ రాధికా రమణలోల కమలాక్ష మము బ్రోవు శ్రీవత్సవక్ష కృష్ణ. కస్తూరి రంగరంగ దేవకీ వసుదేవముద్ధుతనయ రాధికా రమణలోల కమలాక్ష మము బ్రోవు శ్రీవత్సవక్ష కృష్ణ. మధురలోయవతరించి క్షణములో వ్రే పల్లె చేరినావు అమ్మ శ్రీ యశోద ఒడిలో ఊయనుచు మాటలు నేర్చినావు. కస్తూరి రంగరంగ దేవకీ వసుదేవముద్ధుతనయ రాధికా రమణలోల కమలాక్ష మము బ్రోవు శ్రీవత్సవక్ష కృష్ణ. అన్న బలరాముతోటి విడువకాముదముతో ఆడినావు బాలలీలను చూపి గొల్లలా భయము పోగొట్టినావు. గోవులకు పేరు పెట్టి అడవిలో గోవులతో తిరిగినావు. ఈ బాలుడెంతయనగా ఇంద్రబ్రహ్మల గర్వమణచినావు. కస్తూరి రంగరంగ దేవకీ వసుదేవముద్ధుతనయ రాధికా రమణలోల కమలాక్ష మము బ్రోవు శ్రీవత్సవక్ష కృష్ణ. గోకుల బృందావనం కన్నయ్య నడయాడు దివ్యక్షేత్రం ఓషధీ గుణములున్నా కన్పడు శ్రీ తులసివనములెన్నో. యమునా నదీ స్నానము తొలి సంధ్య శ్రీకృష్ణ తులసర్చనల్ సాధు సంతుల దర్శనం భక్తులకు గత జన్మ సుకృతము. యమునా నదీ స్నానము తొలి సంధ్య శ్రీకృష్ణ తులసర్చనల్ సాధు సంతుల దర్శనం భక్తులకు గత జన్మ సుకృతము. మలి సంధ్య వేళలోన ఇండ్లకు గోమాతలొస్తుండగా గోధూళి పడిన చాలు దేహాలు ఆరోగ్యమగుట నిజము. మలి సంధ్య వేళలోన ఇండ్లకు గోమాతలొస్తుండగా గోధూళి పడిన చాలు దేహాలు ఆరోగ్యమగుట నిజము. మార్గశిర పుష్యమందు భామలు కాచాయని వ్రతము చేయ తుది పరీక్షల నిన్న పెట్టి అపురూప దర్శనం ఇచ్చినాడు కస్తూరి రంగరంగ. దేవకీ వసుదేవముద్దుతనయ రాధికారమణలోల కమలాక్ష మము బ్రోవు శ్రీవత్సవక్ష కృష్ణ. గొల్ల పిల్లలాటలు విజ్ఞాన గొల్ల భామల పాటలు ప్రతి ఇల్లు విద్యాలయం కనిపించు బృందావనములోన. గొల్ల పిల్లల ఆటలు విజ్ఞాన గొల్ల భామల పాటలు ప్రతి ఇల్లు విద్యాలయం కనిపించు బృందావనములోన. పాడి పంటల సంస్కృతి వ్యాపించ భారతదేశమంతా కన్నయ్య కృషి విధానం రైతులకు ఆచరణ యోగ్యమిప్పుడు. పాడి పంటల సంస్కృతి వ్యాపించ భారతదేశమంతా కన్నయ్య కృషి విధానం రైతులకు ఆచరణ యోగ్యమిప్పుడు. ఆలమందలు ఉన్న ఊర్లు నేటికి ఆదర్శమై ఉన్నవి. ఆధునిక వ్యవసాయము యువతకు నిజమైన ఉద్యోగము. ఆలమందలు ఉన్న ఊర్లు నేటికి ఆదర్శమై ఉన్నవి. ఆధునిక వ్యవసాయము యువతకు నిజమైన ఉద్యోగము. భాగవత దశమ స్కంధం కన్నయ్య బాలలీలల మంత్రమాల భక్తమాల దివ్య కథలు విన్నచో బ్రతుకులే మారిపోవు. భాగవత దశమ స్కంధం కన్నయ్య బాలలీలల మంత్రమాల భక్తమాల దివ్య కథలు విన్నచో బ్రతుకులే మారిపోవు. కస్తూరి రంగరంగ దేవకి వసుదేవముద్దుతనయ రాధికారమణలోల కమలాక్ష మము బ్రోవు శ్రీవత్సవక్ష కృష్ణ. శ్రీకృష్ణార్పణమస్తు.